పక్షులు ఎలా ఎగురుతాయి, పుస్తకం 39వ భాగం. హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది? విమానానికి రెక్కలు ఉంటాయి, అవి విమానం ఎగరటానికి వీలు కల్పిస్తాయి. హెలికాప్టర్ చిన్నది, ఎక్కడైనా దిగగలుగుతుంది, అక్కడి నుంచే మళ్ళీ ఎగరగలుగుతుంది. హెలికాప్టర్ ఎగరటానికి రన్వే అవసరం లేదు. అయితే దీనికి రెక్కలు మాత్రం ఉండవు. హెలికాప్టర్ పైన ఫ్యాన్ లాంటి రోటర్ ఉండటం అందరూ గమనించే ఉంటారు. రోటర్లోని రెక్కలు విమానం రెక్కల్లాగానే పనిచేసి హెలికాప్టర్ ఎగరటానికి సాయపడతాయి. ఈ రకంగా ఎగరటం వీలవుతుందని చిత్రకారుడిగా పేరున్న పరిశోధకుడు లియోనార్డో డావిన్సీ చెప్పాడు. కానీ ఆ ఆలోచన ఆధారంగా నిజమైన హెలికాప్టర్ని రూపొందించింది మాత్రం ఇగోర్ సికోర్స్కీ. హెలికాప్టర్ రోటర్లోని బ్లేడ్లు నిజానికి రెక్కలే, అయితే ఇవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. గాలి కిందకు అదమబడినందుకు హెలికాప్టర్ ఉన్న చోటనే పైకి ఎగరగలుగుతుంది. ఈ రెక్కలు కూడా విమానం రెక్కలలాగే కింద చదునుగాను పైన వంపు తిరిగి ఉంటాయి. ఈ రకం నిర్మాణాన్ని ఎయిర్ ఫాయిల్ అంటారు. దీని మీద కూడా పైభాగంలో గాలి ఎక్కువ వేగంగా కదలవలసి ఉంటుంది. కానీ ఇక్కడ రెక్కలు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, కాబట్టి హెలికాప్టర్ పైకి ఎగురుతుంది. ఈ రకం బలాన్ని లిఫ్ట్ అంటారు. బ్లేడ్లు వంగి ఉన్న తీరును మారుస్తూ ఈ పైకి ఎగిరే తీరును కూడా మార్చే వీలు హెలికాప్టర్లో ఉంటుంది. మొదట ఎగరవలసి వచ్చినప్పుడు భూమి ఆకర్షణ కన్నా ఎక్కువగా ఉండే లిఫ్ట్ను పుట్టిస్తే హెలికాప్టర్ ఉన్న చోటే పైకి ఎగురుతుంది, అక్కడే నిలబడగలదు కూడా. ఇక రోటర్లోని బ్లేడ్లను వంపు తిప్పి హెలికాప్టర్ను ఏదో ఒక దిక్కు ముందుకు కదిలించే వీలు కూడా ఉంటుంది. గుండ్రంగా తిరుగుతున్నందుకు రోటర్ హెలికాప్టర్ను ఒక ఎత్తులో ఉంచుతుంది. బ్లేడ్ వంపు కారణంగా అది ముందుకు వెనుకకు, కుడికి ఎడమకు కూడా కదలగలుగుతుంది. హెలికాప్టర్ను నడిపే పైలట్ తన ఉన్న చోటు నుంచే రెక్కల తీరును మారుస్తూ ఉంటారు. రెక్కలు కదిలే తీరును మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. నిటారుగా నిలబడి చేతులను బారాజాచి గుండ్రంగా తిరగండి. తిరుగుతున్నప్పుడు చేతులను పైకి కిందకు ఆడించే వీలు కూడా ఉంటుంది. చాచిన చేతి కోణం మార్చే వీలు కూడా ఉంటుంది. ఇన్ని రకాల కదలికలు వీలవుతాయి కాబట్టి హెలికాప్టర్ ఉన్న చోటే పైకి ఎగిరి కావలసిన దిక్కుకు కదలగలుగుతుంది. హెలికాప్టర్ విషయంలో గమనించవలసిన మరొక విచిత్రం దాని తోక దగ్గర ఉండే మరొక రోటర్. చలన సూత్రాలను అనుసరించి గమనిస్తే ఒక పనికి ఫలితంగా వ్యతిరేక దిశలో సమాన బలంతో మరొక పని జరుగుతుంది. రాకెట్లో ఇంధనం మండి కిందకు పోతుంటే రాకెట్ వ్యతిరేక దిశలో ముందుకు పోతుంది. హెలికాప్టర్ మీద రోటర్ ఒక రకంగా తిరుగుతూ ఉంటే పుట్టిన తోపు కారణంగా నిజానికి హెలికాప్టర్ వ్యతిరేక దిశలో తక్కువ వేగంతోనైనా తిరగాలి. తిరుగుతున్న బొంగరం మీద మరేదైనా వస్తువు పెట్టడానికి వీలు కాకపోవటం ఈ కారణంగానే. పెట్టిన వస్తువు వ్యతిరేక దిశలో ఎగిరిపోతుంది. బొంగరం మీద ఒక చక్రాన్ని ఇరుసుతో సహా ఏర్పాటు చేస్తే అది తప్పకుండా వ్యతిరేక దిశలో తిరుగుతుంది. హెలికాప్టర్ ఈ రకంగా తిరగకుండా ఉండటానికి తోక మీద మరొక రోటర్ ఉంటుంది. అది టార్క్ అనే బలాన్ని ఎదుర్కొంటుంది. అంటే ఈ రోటర్ వ్యతిరేక దిశలో తిరిగి హెలికాప్టర్ను ఒక చోట నిలుపుతుందని అర్థం. పరిశీలించగలిగితే ప్రకృతిలోనూ మనం వాడే రకరకాల వస్తువులలోనూ గమనించగలిగే ప్రతి చోట కావలసినంత సైన్స్ కనబడుతుంది.